భౌతిక శాస్త్రం ఎలా మారింది? పుస్తకం 9వ భాగం. కాంతి తరంగాలు ప్రసార దిశకే లంబంగా కంపిస్తాయి, కాబట్టి రెండు స్థితులలో ఉండగలవు. ఐలాండ్ స్పార్ రెండింటిని వేరువేరుగా వంచుతుంది. అయితే తరువాత ఫ్రెస్నెల్ తామన్ చెప్పింది నిజం నిరూపించడానికి సిద్ధమయ్యాడు. అయితే కాంతిలో కంపిస్తున్నదేమో చెప్పడానికి ఏదో విరళ మాధ్యం ఉందనుకుందాం. దానికి ఈథర్ అని పేరు పెడదాము. కాంతి రహస్యాన్ని ఛేదించిన మరో మహామేధావి ఉన్నాడు, జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్. అతడు మరో బాల మేధావి. ఇతడు 15 ఏళ్ల నాటికే ఎడిన్బర్గ్ రాయల్ సొసైటీలో తన మొదటి పేపరు చదివాడు. తరువాత విద్యుదయస్కాంత తత్వాన్ని పరిశోధించాడు. అలాగే ఆంపియర్ నియమం కూడా ఉంది. కరెంటు అయస్కాంత శక్తిని పుట్టిస్తుంది. ఇకపోతే మైఖేల్ చెప్పినంతంతా కూడా ఉంది. అయస్కాంతాలు విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతాయి. అయ్యే, ఇవన్నీ సరిపోవటం లేదే, అయితే వీటిని సరిచేయాలి అనుకున్నాడు. ఆ సవరణ అద్భుత పరిణామాలకి దారితీసింది. తరంగ వేగం కాంతి వేగంతో సమానం. అంటే కాంతి విద్యుదయస్కాంత తరంగం అన్నమాట. అది చరిత్రలో విద్యుత్తు, అయస్కాంత, కాంతి మూడు మహాశాస్త్రాల మహత్తర సంగమ ముహూర్తం. కంపించే విద్యుదావేశాలు విద్యుదయస్కాంత తరంగాలని వికీకరణం చేస్తాయని అనే సమీకరణాల నుండి తేలింది. అప్పటికే పరారుణ, అతినీల ప్రకాశాలు కనుక్కోబడ్డాయి. నీలానికి అవతల ఉన్న కిరణాలు సిల్వర్ క్లోరైడ్ మీద బాగా పనిచేస్తాయి. అనతి కాలంలోనే ఆ ప్రయోగశాలలోనే విద్యుదయస్కాంత తరంగాలు ఉత్పత్తి చేయబడ్డాయి. ఉష్ణశాస్త్రాన్ని, యంత్రశాస్త్రాన్ని మేళవించి ఉష్ణగతి శాస్త్రాన్ని రూపొందించిన మహానుభావులు ఎందరో. కథని సాడి కార్నాట్ నుండి మొదలు పెడదాము. ఆవిరి యంత్రం సమర్థత ఎంతవరకు వస్తుందో ఆ ప్రశ్నకు సమాధానం త్వరలోనే దొరికింది. ఆదర్శ ఆవిరి యంత్రాలు కూడా అంత గొప్పవేం కావు. ఆదర్శ ఆవిరి యంత్ర సమర్థత 1 కన్నా తక్కువ. చాలా మటుకు యంత్రాలు ఆదర్శానికి ఎంతో దూరంలో ఉన్నాయి. ఉష్ణానికి చలనానికి మధ్య సంబంధం మీద మరికొందరు కూడా పరిశోధించారు. యాంత్రిక చలనాల మూలకంగా పుట్టే ఉష్ణాన్ని నిశితంగా కొలిచాడు జోల్. తన హనీమూన్లో కూడా ఓ శాస్త్రీయ అంతరార్థం లేకపోలేదు. చివరికి తన సిద్ధాంతాన్ని సూత్రీకరించాడు. 41,800,000 ఎర్గుల పని 1 కేలరీ వేడిమిని ఉత్పత్తి చేస్తుంది. దానిని పత్రికలు వెంటనే తిప్పికొట్టాయి. దానితో జోల్ దినపత్రికల ద్వారా వైజ్ఞానిక ప్రచారాన్ని సాగించే కొత్త పద్ధతిని కనిపెట్టాడు. కెల్విన్ ప్రభావంతో జోల్ కృషికి ఆదరణ పెరగసాగింది. ఓ దొర్లే బంతి ఆగిపోతే దాని గతిశక్తి అంతా ఉష్ణశక్తి కింద మారిపోయి దాని ఉష్ణోగ్రత పెరుగుతుందన్నమాట. కెల్విన్కి ఇప్పుడు తను రూపొందించిన విరపేక్ష ఉష్ణోగ్రత మానపం యొక్క ప్రాముఖ్యత అర్థమైంది. ఉష్ణం కూడా ఒక శక్తే అన్న సత్యం ఉష్ణగతి శాస్త్రంలోని ప్రథమ నియమం అయ్యింది. దాంతోపాటు కొన్ని చిక్కు ప్రశ్నలకు కూడా దారితీసింది.